జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో రామచంద్రస్వామి యౌవరాజ్య పట్టాభిషేక నిర్ణయము జరిగింది. పట్టణమంతా కోలాహలంగా ఉన్నది. అది చూసి మంధర అగ్గి మీద గుగ్గిలంలాగా మండిపోయింది. ఏమీ తెలియనటువంటి కైకమ్మకు కూడా దుర్బోధ చేసి, నీవు దాసి అవుతావు, నీ కొడుకు దాసుడు అవుతాడు, అతని పిల్లలంతా దాసులుగా బ్రతుకుతారు, అసలు ఇంకా ప్రమాదం పొంచి ఉన్నది సుమా, రామునికి లక్ష్మణుడితో శత్రుఘ్నుడితో ఎటువంటి వైరము ఉండే అవకాశం లేదు, వాళ్ళు చిన్నవాళ్ళు కనుక భరతుడితోనే నీకు వైరము, రామునికి వైరము, కనుక నీవు జాగ్రత్త పడాలి అని చెప్పింది. అప్పటికి పాపం అప్పటి వరకు సౌమ్యంగా ఉన్నటువంటి కైకమ్మ, ధ్రువం ప్రణష్టో భరతో భవిష్యతి అతో హి సంచింతయ రాజ్య ఆత్మజే పరస్య చైవ అజ్య వివాస కారణం. చూడిక, భరతునికి వినాశము కలగబోతూ ఉన్నది, కనుక తల్లిగా మరి నీ బాధ్యత ఏమిటి? ఇక్కడ లేడు భరతుడు, ఉంటే తనే చూసుకునేవాడు, కనుక నువ్వు ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించుకో అనేటప్పటికీ పాపం మండిపోయింది కైకమ్మ కూడా. ఏవముక్త్వాతు కైకేయి కోపేన జ్వలితానన, కోపంతో మండిపోతుంది. ఇకప్పుడు వరుసనే పెరిగిపోయింది ఆ రక్త ప్రసారము, బీపీ పెరిగింది, కోపంతో మండిపోతూ ఉంది. దీర్ఘముష్ణం వినిశ్వశ్యామంధరామిదమబ్రవీత్, నిట్టూర్పులు దీర్ఘంగా వేగంగా వస్తూ ఉన్నాయి. కోపం వస్తే అలాగే వస్తూ ఉంటాయి, కనుక ఎవరికి వారికి తెలియదు, ఎదుటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. బొసలు కొడుతూ ఉన్నారంటారు దానిని. ఏం చేయాలి నిజంగా? ఇప్పుడు నాకు అసలు ఏమీ తెలియట్లేదు. అంతా ఇదానీం ప్రవక్ష్యామి, ఏం చేయాలో చెప్పు. నువ్వేం చెబితే అది చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఏం చేయాలో చెప్పు అని అంటే, ఏమి లేదమ్మా, నీవేదో ఒకప్పుడు ఒక మాట చెప్పావు, నాకు అది గుర్తున్నది. తవ దైవాసురే యుద్ధే సహ రాజర్షిభి పతి అగజ్యత్వాం ఉపాదాయ దేవరాజస్య సాహ్యకృత్ దిశమాస్థాయ వైదేహి దక్షిణాం దండకాన్ ప్రతి. పూర్వం ఒకప్పుడు దేవతలకి సహాయంగా దశరథుడు వెళుతూ ఉంటే నీవు కూడా వెళ్ళావు అని చెప్పావు. అది దండకారణ్యంలో వైజయంతము అనేటటువంటి ఒక పట్టణం అది. అక్కడ శంబరుడు ఉన్నాడు, అతనికి తిమిధ్వజుడనే పేరు కూడా ఉన్నది. వీళ్ళందరూ ఆ ప్రాంతం రాజులు. అలాగే ఆ ప్రాంతము వారితో వైరము ఇటు ఉత్తర దేశం వారికి ఉంటుంది. వాళ్ళందరినీ దేవతలు అంటారు, ఈ ఉత్తర దేశం వారిని అందరినీ, ఆర్యావర్తంలో ఉన్న వాళ్ళనందరినీ దేవతలు అంటారు, వాళ్ళని రాక్షసులు అంటారు. కనుక ఆ సహాయం కోసం వెళ్ళాడు. చూడండి మరి ఎక్కడికి వెళ్తారు, దేవతల కోసం యుద్ధంలో సహాయం అంటే ఎక్కడ వీళ్ళు స్వర్గానికి వెళ్ళినట్టు, అక్కడేదో జరిగినట్టు ఏమీ లేదు. మనకి ఎప్పుడు చూసినా కూడా ఆ జరిగే యుద్ధాలన్నీ భూమి మీద జరుగుతూ ఉంటాయి, వాళ్ళు చేసే యాగాలన్నీ భూమి మీద జరుగుతూ ఉంటాయి, ఈ భూమి మీదే ఉన్నాయి అన్నీ కూడా. కనుక ఆ సమయంలో వెళ్ళాము, మీరిద్దరూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు యుద్ధం జరిగితే తస్మిన్ మహతి సంగ్రామే పురుషాన్ క్షత విక్షతాన్ రాత్రౌ ప్రసుప్తాన్ ఘనంతి స్మ తరసా సాధ్య రాక్షసాహ. రాక్షసులతో రాత్రి యుద్ధం జరుగుతూ ఉన్నది, వారు మహామాయావులు. ఆ సమయంలో వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలకి మూర్ఛపడిపోయాడు దశరథుడు. అపవాహ్య త్వయాదేవి సంగ్రామాన్ నష్టచేతసహ చేతనః, అలా మూర్చబడిపోయి ఉన్నటువంటి అతడిని నువ్వు తప్పించావు. అక్కడ రథాన్ని నడుపుతూ పక్కకు తోలుకుపోయి వాళ్ళకి దొరకనీయకుండా చేశావు. అయితే మళ్ళీ తత్రాపి మళ్ళీ లేచి మళ్ళీ ఏదో వాళ్ళు కనిపెట్టి వచ్చితే మళ్ళీ పక్కదారి పట్టించేసి వారికి తెలియనీయకుండా చేశావు. రెండుసార్లు ఇలా చేశావు నీవు. ఆ తర్వాత వారిని జయించాడు రాజు. తుష్టేన తేన దత్తౌ తే ద్వౌవరౌ శుభదర్శనే, నీకు 2 వరాలు ఇచ్చాడు అప్పుడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కోరుకోవచ్చు అని చెప్పాడు నీకు. నువ్వు మర్చిపోయావేమో, నాకు గుర్తు ఉన్నది అన్నది. కొన్ని కొన్ని విషయాల్లో మనకి కొంత కొంత మనం ఏమంటాం దాన్ని కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏమిటి అంటే, కైకేయి తండ్రి ఈయనకి పిల్లనియటానికి పిల్లనిచ్చేటప్పుడే వీర్యశుల్క, ఆమె రాజ్యశుల్క అని కూడా అంటుంటారు. అంటే శుల్కముని ఇచ్చేవాళ్ళు అప్పుడు, కన్యాశుల్కం. ఏమిటి అంటే, కైకమ్మకు పుట్టిన బిడ్డకు రాజ్యం ఇవ్వాలి అనేది ఒక నియమం. అప్పుడు అది కనపడుతూ ఉంటుంది అక్కడక్కడ, ఇది కనపడుతూ ఉంటుంది అక్కడక్కడ. అసలు ఏమిటి అంటే, కొన్ని స్పష్టంగా ఉండకపోవచ్చు, కొందరు ఏదో సమర్థించడానికి అది ఉన్నది ఇది ఉన్నదని చెబుతూ ఉంటారు. సరే, అది ఏమి జరిగినా ఎలా అయినా వారి గుణములు గొప్పవి, అవి మనకి ప్రధానమైనటువంటివి. కనుక అలాగూ చెబుతారు ఇలాగూ చెబుతారు. కనుక 2 వరాలు ఉన్నాయి నీకు, కాబట్టి నువ్వు వరాలు కోరవచ్చు. మరి అప్పుడైతే భరతుడికి అంటే కైకకు పుట్టిన వాడికి ఇస్తే ఒకటే వస్తుంది వరము, రాముడికి అరణ్యవాసం దాంట్లో ఉండదు అనుకని 2వది చెప్పేశారు. ఇది ఎక్కడ జరిగిందో మరి ఎవరికీ తెలియదు ఇది. అలాగే మరి భరతుడు కూడా కైకమ్మకు పుట్టిన వాడి బిడ్డకి ఇస్తాము అని అంటే కౌసల్యకి ఇంకా ముందు పుట్టాడు రాముడు ఒకరోజు. సరే, అలాంటివన్నీ తగాదాలు పడితే, చిన్న చిన్నటికే తగాదాలు పడవచ్చు కదా, నువ్వు మాట ఇచ్చావు మాట ఇచ్చావు అని. కనుక ఏది ఎలా ఉన్నా కూడా ఇక్కడ చెప్పినటువంటిది ఇదే, 2 వరాలు కోరుకోమన్నాడు కనుక నువ్వు ఇప్పుడు ఈ 2 వరాలు కోరుకో. ఒకటి భరతుడికి పట్టాభిషేకం, మరొకటి ఒక చతుర్దశహి వర్షాణి రామే ప్రవ్రాజితే వనం, 14 సంవత్సరాలు అడవులకి రాముడు వెళ్ళిపోయేటట్లుగా కోరుకో. ఈ 14 కూడా ఏమిటండి అని అంటే, కొంతమంది చెప్పే మాట, ఇక్కడ వీళ్ళేమి వ్యాఖ్యానాల్లో కానీ ఇది రాయలేదు. మరి ఆ కాలానికి అక్కడ ఏమి ఉన్నదో, మరి మనకి అప్పటి కాలం కదా అది, ఇప్పటి కాలాన్ని బట్టి చెబుతుంటారు. ఏమిటనంటే, ఇప్పటి కాలంలో 12 ఏళ్ళు ఎవరి ఆక్రమణలో ఉంటే వారిది అవుతుంది అనేది ఒక ఏదో ఒక న్యాయసూత్రం ఏదో ఉంది అంటారు. భుక్తంలో 12 ఏళ్ళు ఉంటే వాళ్ళకి అయిపోతుంది అనేది ఒక సూత్రమే తప్ప పూర్తిగా దాని ద్వారానే అయితే 12 ఏళ్ళు ఉన్నవాళ్ళు కొట్టేయచ్చు అన్నీ. అద్దెలకి వెళ్ళకుండేవాళ్ళు కానీ, మగతాలకు పొలాలు తీసుకునేవాళ్ళు కానీ, లీజుకు కానీ, ఇలాంటివన్నీ ఏదో గొడవలో అలాంటివన్నీ. అందుకని 12 దాటేటట్లుగా 14 అని కోరారు అని. ఇలాంటివి ఏవేవో ఉంటుంటాయి మరి. అవి మనకి అక్కడ వాళ్ళు ఏమి చెప్పలేదు. వాళ్ళకి ప్రధానమైనటువంటిది ఏంటంటే, ఇంత ఆలోచన వాళ్ళకి దాదాపుగా ఇట్లా ఉండదు. వాళ్ళు ఏమనుకుని ఉంటారు, అందరూ వాళ్ళలాంటి వాళ్ళే అనుకుంటారు. ఆ కాలంలో మరి ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు అక్కడ జరిగే సంగతులకి. అసలు వాలి ఒక బాణంతో చచ్చినందుకు ఆశ్చర్యపోయారు. ఒక బాణంతో చంపిన మనిషి అంత బలం గలవాడు అని. ఎదుట ఉండి చనిపాడా, వెనకుండి చంపాడా, యుద్ధంలో అప్పుడు శరాలు బాణాలు అంత లేవు. మనకు నిజంగా అటు దక్షిణం వైపుకు పోయి ఆ యుద్ధాలు చూస్తే కొండలు రాళ్ళు, అలాగే వాళ్ళు ఏదో గదలు పరిగలు రోకళ్ళు రోళ్ళు పట్టుకుని కొట్టుకున్నట్టే తప్ప, ఏదో కొద్దిగా రావణాసురుడు ఇంద్రజిత్తు ఆ నరాంతకుడు అతికాయుడు ఏదో కొద్ది మంది దగ్గరే విలువిద్య ఉన్నది. అలాగే వానరుల దగ్గర అసలు లేదు. వానరుల్లో ఎవరూ విల్లు పట్టుకున్న వాళ్ళు ఎవరూ లేరు, ఒక రామలక్ష్మణులు తప్ప. మరి అది చాలా గొప్ప విద్య ఆనాటికి. మరి ఒక బాణంతో చంపాడంటే ఆశ్చర్యపోయారు అంతా. చెట్టు చాటు నుండి చంపాడా, ముందొచ్చి చంపాడా అని ఆ విమర్శలేం చేయలేదు. ఒక వాళ్ళు అడిగాడు, ఏదో సమాధానం చెప్పాడు. కానీ ఇప్పటి వాళ్ళు ఈ మన తెలివితేటలతో ఆలోచిస్తూ ఉంటారు. ఈ కాలాన్ని, ఈ న్యాయాలు, ఈ ధర్మాలు ఎప్పటివి అన్నట్లుగా ఆలోచిస్తారు. వాళ్ళేమో అప్పటి కాలం అది, న్యాయాలు మారిపోయినా ధర్మం ఒకటే ఉంటుంది, ధర్మం అనేది మారేది కాదు. అందుకే ధర్మ గుణాలను చూడాలి, అసలు హక్కులు కాదు నిజానికి. మరి రాముడు చూడండి, ఒక్క మాటకి వెళ్ళిపోయాడు, తండ్రి మాటకి ఏమీ చెప్పలేదు. ఇలా వాళ్ళు పురుష లక్షణాలు వారి గుణాలను ఆలోచించాలి. కనుక ఇలా కథ తెలిసిందే కనుక చెప్తున్నా నేను. 2 వరాలు కోరుకోవచ్చు నువ్వు, కనుక ఇవి నువ్వు ఇలా కోరుకో. 14 ఏళ్ళు వనవాసాన్ని కోరు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు మరి అని అంటే, కోపగృహానికి ప్రవేశించు. వాళ్ళకి కోపం వస్తే అలిగితే అలక అన్నమాట. ఒక ఇల్లు ఉండేదంట. మరి రాజులు కట్టించుకునేవాళ్ళు అట్లా, అన్నిటికీ స్నానాలకు ఒక ఇల్లు, స్నానానికి కూడా ఒక పెద్ద గృహం ఉండేది వాళ్ళకి, చిన్న చిన్నవి కాదు. అలాగే వాళ్ళు అప్పుడు చెప్పారు, వాస్తు అనేది ఇప్పుడు అప్పుడు రాజుల కోసము చెప్పినటువంటిది, కోటలు ఇవి కట్టుకునేటప్పుడు ఆ రక్షణ కోసం చెప్పారు. ఆ తర్వాత అందరికీ అయ్యే వచ్చేసి వీటి ద్వారా నష్టాలు, ఏవో ప్రాణాలు పోతాయి, నష్టాలు వచ్చేస్తాయంటూ ఈరోజు అందరూ భయపడిపోయేటట్టు చెప్పేశారు. వాస్తు చెప్పారు, జ్యోతిషం చెప్పారు, ఏదైనా చెప్పేస్తారు, ఏదైనా భయంతో కానీ లొంగరు ఎవరు కూడా. అదే బ్రతిమాలితే పాలు కూడా తాగరట, భయంతో విషమైనా తాగుతారని సామెత. అందరూ అంతే, ఇప్పుడు కూడా అంతే, పాప భయంతో దేవుడి పూజలు చేస్తారు ఎవరైనా. భక్తి కాదు, పడు కాదు. ఏదో చాలామంది అంటుంటారు పెరిగిపోయింది, భక్తి పెరిగింది. భక్తి పెరగలా, ఊరికే ఎర్రి పెరిగింది. కనుక అలాగే కోపానికి ఒక ఇల్లు కనుక క్రోధ గృహం అట, క్రోధయుతం క్రుద్ధాం, కనుక కోపగృహంలో ప్రవేశించమని చెప్పింది. ఆ అలిగిన దానికి గుర్తుగా నల్ల దుస్తులు. మరి ఇప్పటికీ అవి మరి కొందరు ఆ నల్ల రిబ్బన్లు పెట్టుకుని నిరసన తెలియజేస్తూ ఉంటారు. అలాగే మరి అప్పటి నుంచి ఉన్నటువంటిది అది, దాన్ని మరి ఇప్పుడు పాటిస్తున్నారేమో. అలా నల్ల వస్త్రాలను ధరించడము, కోపగృహానికి వెళ్ళి దానిలో ఉండటము. మరి రాకపోతే ఏం చేస్తామే తెల్లవారే వరకు, ఆయన రాలేదనుకో, ఈ రాత్రి ఏం చేస్తావు అంటే మంధర చెప్పింది, పొరపాటును కూడా ఉండడమ్మా, నిన్ను విడిచిపెట్టి ఒక్క రాత్రి కూడా నీ దగ్గరకు రాకుండా ఇంతవరకు ఉన్నాడా? లేడు, వస్తాడు. ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి చెబుతా, నువ్వు ఇలా కోరావు రామ పట్టాభిషేకం చేయటానికి వీలు లేదు అని చెప్పి నేనే చెబుతానమ్మా, నీకేమీ భయం లేదు, నువ్వు నిశ్చింతగా ఎట్టి పరిస్థితులలోనూ కూడా లొంగకు, నువ్వు దశరథునికి లొంగిపోకు. బ్రతిమాలతాడు ఎన్నో రకాలుగా, కానీ స్త్రీ సహజమైనటువంటి అబలత్వం ఉంటుంది, ఆ బలహీనత, అది పురుషుడు బలహీనతను జయించాలి కానీ పురుషుడికి లొంగిపోకూడదు. కనుక నువ్వు ఆ పని చేయి, నీ తెల్లని వస్త్రాలు తీసేయి, నల్లని కట్టుకుపో అని చెప్తే అప్పుడు అంటూ ఉన్నది కైకమ్మ ఏమంటుంది చూడండి, ఆసన్ యా శంబరే మాయా సహస్ర మసురాధిపే సర్వాహ త్వయి నివిష్టాస్థ భూయాశ్చ అన్యాస్సహస్రశ. ఓ సే గూనిదానా, ఓ స్థగు అంటుంది, ఓ గూనిదానా, అసలు నీ తెలివి నీ మాయలు ఉన్నాయే, శంబరాసురు దగ్గర కూడా లేవు సుమా. అట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది అయినా కూడా నీకు చాలరే, నీవు గూని రాణివి, నిన్ను గూని రాణి అని అనాలనిపిస్తూ ఉంది నాకు. అంత గొప్పదానివి సుమా, మాయాశ్చ అత్ర వసంతి, నీ దగ్గర ఉన్న మాయలు ఎక్కడా లేవే ప్రపంచంలో. కుబ్జే హిరణ్మయీం అభిషిక్తే చ భరతే రాఘవే చ అభిషిక్తే చ భరతే రాఘవే చ వనంగతే. నీకు బంగారు మాలిక నీకు తయారు చేయిస్తానే, భరతుడికి రాజ్యము అభిషేకము, రాముడికి అరణ్యవాసము అయినట్లయితే సువర్ణంతో నీకు అభిషేకం చేయిస్తా, కనకాభిషేకం చేయిస్తా, జాతరూపమయం శుభం కారయిష్యామి బంగారపు బొట్టు తయారు చేయిస్తా, ముఖేచ తిలకం, తిలకం బొట్టు పెట్టుకోవటానికంటే బంగారపుది తయారు చేయిస్తుందట. ఇట్లాంటివి ఎన్నో చెప్పింది, నీకు వరాలు ఇస్తా అని చెప్పి ఈవిడ చక్కగా ఏం చేసిందండి, శయానాం శయనే శుభ్రే వేద్యాం అగ్నిశిఖామివ, అగ్నిశిఖ మండేటటువంటి ఆ అగ్ని జ్వాలలాగా అలా కోపంతో వెళ్ళింది, కోపగృహానికి వెళ్ళింది. క్రోధాగారం విశాలాక్షి సౌభాగ్య మదగర్విత, క్రోధాగారం ప్రవేశించింది. అలా సౌభాగ్య మదమట, మరి ఆ పదానికి అర్థం తెలిసిన వాళ్ళు తెలుసుకోవచ్చు సంస్కృత భాషలో భగం అంటే ఏమిటి. ఆ భగ సంబంధం సుభగము, సుభగం మీద సౌభాగ్యము, అంత మదం ఉన్నదామికి ఆ మదంతో వెళ్ళింది అని చెబుతూ ఉన్నారు. అలా వెళ్ళిందట, ఆభరణాలు అవతల పడేసింది. అలా కోపగృహంలో చేరి ఇక ఏం చేస్తాడు రాక అని చెప్పి అలా చేరిపోయి ఉన్నది అని ఆవిడ అలా ఉన్నద్దామా కోపగృహంలో మరి ఇక దశరథ చక్రవర్తి మరి రావాలి కదా, దానికోసం మనం కూడా ఎదురు చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.